మూడు కర్మత్యాగం. శ్రీరాముడు, గురుదేవ, కేవలం అసంసక్తి వల్ల పాత కర్మలన్నీ ఎలా పోతాయి? అందుచేత అసంసక్తితో పాటు కర్మత్యాగం కూడా ఉండాలి. జ్ఞానియే నేను, నాది అనే దుర్భావనలను వదిలిపెట్టేసినవాడికి కర్మ చేస్తే వచ్చే శుభం ఏముంది? మానేస్తే వచ్చే అశుభం ఏముంది? కనుక అన్ని కర్మలు మానేసి తూప్లీం భావంతో ఏమీ చేయకుండా ఉండటమే ఉత్తమం కదా. వశిష్ఠుడు, రామ, కర్మ అంటే ఏమిటి? కర్మకు మూలం ఏది? కర్మను నశింపజేసేదెలా? కొంచెం వివరంగా చెప్పు. శ్రీరాముడు, గురుదేవ, ఎవడైనా సరే దేనినైనా నశింపచేయదలుచుకుంటే దాని మొదలు నరికి వేయాలి. మనం ఇక్కడ కర్మను నశింపచేద్దామనుకుంటున్నాం, కనుక కర్మకు మూలం ఏమిటో అన్వేషించాలి. కర్మకు మూలం దేహం, దేహానికి మూలం జీవుడు. విషయోన్ముఖమైన చైతన్యమే జీవుడు. చైతన్యం తేజస్సు జలం అన్నం అనే భూతత్రయంలో ప్రవేశించి జీవుడవుతోందని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది కదా. కనుక ఈ జీవుడిలో విషయాంశ, చేతనాంశ అనే రెండు అంశలున్నాయి. వీటిలో విషయాంశకు మూలం అవిద్యాసహితమైన చైతన్యం, చేతనాంశకు మూలం శుద్ధ చైతన్యం. దానికి మరో మూలం లేదు. కాబట్టి గురుదేవ, కర్మలన్నిటికీ అసలైన మూలం చైతన్యం విషయోన్ముఖం కావడమే. దీనినే వేదనం అంటారు. ఈ వేదనం మొదట అహంకారాన్ని పుట్టిస్తోంది. దానివల్ల నేను కర్తను అనే భావం కలుగుతోంది. ఈ భావం కర్మలకు కారణమవుతోంది. కనుక ఈ వేదనను తొలగించుకోగలిగితే కర్మ పరిత్యాగం సాధ్యమవుతుంది. ఇవన్నీ మీరు చెప్పిన మాటలే. మళ్లీ మీకు మనవి చేశాను. వశిష్ఠుడు, కాని రామ, నువ్వు చెప్పిన వేదనం తొలగాలంటే మానవుడు శారీరక మానసిక సమస్త కర్మ పరిత్యాగం చేసి తీరాలి. ఎందుకంటే శరీరం ఉన్నంతవరకు ఏవేవో దృశ్యాధ్యాసలు ఉంటూనే ఉంటాయి. నువ్వు చెప్పిన వేదనం ఎప్పటికప్పుడు ఏదో విషయాలను తెలుసుకుంటూనే ఉంటుంది. తెలుసుకుంది అంటే కర్మ పుట్టినట్లే. ఒక్క సుషుప్తి దశలో ఏ భ్రాంతులు, ఏ వేదనలు ఉండవు. కాని అది సుస్థిర దశ కాదు. మళ్లీ జాగ్రత్ స్వప్నాలు వస్తూనే ఉంటాయి. కనుక నువ్వు చెప్పే కర్మ పరిత్యాగం ఎప్పటికీ సంభవించనే సంభవించదు. అందుకే నేను తూష్టీభావాన్ని సాధించమన్నాను. తూష్టీభావం అంటే మనస్సులో సంసక్తి లేక. ఆయసర్ నాలుగు పోవటం అని చెప్పాను. దానిని సాధిస్తే యథాప్రాప్త వ్యవహార కాలంలో కూడా నేను కర్తను కాదు అనే భావం స్థిరపడుతుంది. అప్పుడు కర్మ జరుగుతున్నా సరే కర్మత్యాగం సంభవిస్తుంది. నువ్వు చెప్పిన కర్మత్యాగానికి ఒక్కటే ఉపాయం. దీనికి ఆత్మనిష్క్రియమనే జ్ఞానమే మంచి మార్గం. శ్రీరాముడు, గురుదేవ, ఆత్మనిష్క్రియమనే జ్ఞానం కలిగితే దృశ్య ప్రపంచ భ్రాంతి నశించవచ్చు. అంతేగాని వేదనం ఎలా బాధింపబడుతుంది, అంటే కారణంతో సహా ఎలా నివర్తిస్తుంది? వశిష్ఠుడు, రామ, వేదనం అంటే విషయోన్ముఖమైన చైతన్యమని నువ్వే చెప్పావు. ఉన్ముఖం అవటం అంటే ఏమిటి? జీవ చైతన్యం దృశ్యాలతో తాదాత్మ్యం చెందటం అనేకదా. చైతన్యం జీవ రూపంలో ఉంది అంటే అక్కడ విషయాలతో కలిసిపోవటం అనే క్రియ జరుగుతున్నట్టే కదా. కనుక నీ వేదనం అంతా క్రియామయం. ఆత్మనిష్క్రియమనే జ్ఞానం వల్ల నీ వేదనల్లోని విషయభాగం పూర్తిగా బాధింపబడుతోంది. అది పోతే దానితో తాదాత్మ్యానికి ప్రసక్తి ఏముంది? కనుక వేదనమే ఎగిరిపోతోంది. అది పోతే జీవుడిలో ఉన్న చిదాభాసత్వం, చిత్ ప్రతిబింబత్వం పోయి శుద్ధ చేతనత్వం మిగులుతుంది. అంటే జీవుడిలోని క్రియ కూడా లేకుండా పోయినట్లే. అంటే ఆ జీవుడికి కర్మత్యాగం సిద్ధించినట్లే. అందుకే నేను నిష్క్రియాత్మ బోధవల్ల కలిగే అసంసక్తి ద్వారా కర్మత్యాగాన్ని సాధించమని చెబుతున్నాను. శ్రీరాముడు, గురుదేవ, ఉన్నదానికి ఎప్పటికీ లేమీ లేదు, లేని దానికి ఎప్పటికీ ఉనికి రాదు. ఆ వాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతహ ని .. 3 స్లో 1 అని మీరు ఒక సూత్రం చెప్పారు కదా. అలాంటప్పుడు వేదనం కాస్త అవేదనం ఎలా అవుతుంది? వశిష్ఠుడు, రామ, నువ్వు చెప్పిన సూత్రం సత్యం. కాని నువ్వు చెప్పిన వేదనం సత్యమయ్యేటట్లయితే అది ఆవేదనం అయి ఉండేది కాదు. కాని వేదనం అనే శబ్దంలోగాని దాని అర్థంలోగాని సత్యం లేదే. అవి అచ్చంగా రజ్జు సర్పభ్రాంతి వంటివి. సత్యంగాని వేదనం అవేదనం కాక ఏం చేస్తుంది? కనుక రామ, నువ్వు వేదనాన్ని పట్టుకోబోకు. దానికంటే జప్తి అనే శబ్దాన్ని, దాని అర్థాన్ని పట్టుకోవడం మంచిది. జప్తి అంటే శుద్ధ జ్ఞానం. వ్యావహారిక దశలో ఉండే జ్ఞానం పేరు వ్యావహారిక జ్ఞప్తి, అది వేరు. వట్టి జ్ఞప్తి అంటే అది కూటస్థ చిన్మాత్ర స్వరూపం, అదే ప్రణవార్థం, అదే మోక్షకరం. ఈ విషయాన్ని గుర్తించి విక్షేపరహితంగా ఉండాలి. ఇలాంటి జ్ఞప్తి కలవాడికి పుణ్యపాపాలు అంటవు. మారేడు కాయలోని గుజ్జి అందులోని గింజగా మారుతుంది. అలాగే చిద్రూపుడైన పరమాత్మే చిత్తంగానూ త్రిపుటిగానూ రూపొందుతున్నాడు. అందువల్ల ఆ త్రిపుటి ఆత్మకంటే భిన్నం కాదు. ఈ విషయం అర్థమైతే ఇక నువ్వు ఇందాక చెప్పిన కర్మ బీజానికి ఆధారమే లేదు. కర్మ త్యాగం అప్రయత్నంగా సిద్ధిస్తుంది. అలా కాకుండా కేవలం కర్మేంద్రియాలను బిగపట్టుకుని కూర్చొని అదే కర్మత్యాగం అనుకునేవారు అజ్ఞానులు. సారాంశం ఏమంటే, కోరిక లేని క్రియ అక్రియ అవుతుంది, అది దద్ధ బీజం వంటిదే అవుతుంది. కనుక జ్ఞానం ద్వారానే కర్మత్యాగాన్ని సాధించాలి. జ్ఞానం వల్ల అహంకార మమకారాలు శాంతిస్తే మోక్షం సులభమవుతుంది. శుద్ధ చైతన్యం విషయోన్ముఖమైనప్పుడు మొట్టమొదటగా జన్మించేది అహంభావమేనని ఇప్పుడు నువ్వే చెప్పావు కదా. ఆ అహంభావానికి తోబుట్టువే మమకారం. ఆ తరువాతి ప్రపంచం మొత్తానికి ఈ రెండు కలిసి మూలం అవుతున్నాయి. అందుచేత ఈ అహంకార మమకారాలను ముందుగా నశింపచేసుకోవాలి. దానికోసం అనుక్షణం అనహంభావనను వృద్ధి పొందించుకోవాలి. అనహంభావన అంటే అహంభావానికి వ్యతిరేకం ఇది నేను కాదు, ఇది నేను కాదు అనే భావన. డొట్ ఐసర్ ఐదు. శ్రీరాముడు అనహంభావన కూడా ఒక భావనే కదా. భావన అనేది అధ్యాసలో భాగమే కదా. మరి దీనిని వదిలించుకోవడం ఎలా? వశిష్ఠుడు బురదనీటిలో ఇందుప గింజ గంధం కలిపాం అంటే బురదలో మరో బురద కలిపాం. అప్పుడు ఈ రెండూ కలిసి కిందికి దిగిపోతాయి కదా. అలాగే అనహంభావాన్ని వృద్ధి చేసుకుంటే అది అహంభావంతో కలబడి ఆ రెండూ కలిసి నాశనమైపోతాయి. కనుక అహంభావం ఉదయించినప్పుడల్లా అనహంభావాన్ని పుట్టించుకో. దీనికి మొదటి మెట్టు లోభాది జయం. మదో మోహో భోక్ ఏనాదావితీనో జితః నిరర్థక మనర్థేస్మిన్ సకిమర్థం ప్రవర్తతే నీ ఊ సర్గ నాలుగు శ్లో 21. రామ, లోభం అత్యాస లజ్జ సాధన విషయంలో సిగ్గుపడుట, మదం గర్వం మోహం భ్రాంతి ఇలాంటి వాటిని ఎవడైతే ముందుగా జయించలేడో వాడికి ఈ వేదాంత మార్గం అంతా ఒక అనర్థమే, కీడే. కనుక అలాంటివాడు నిష్ప్రయోజనంగా ఈ మార్గంలోకి ప్రవేశించడం దేనికి? కనుక రామ, నువ్వు సరైన కృషి చేసి అనహంభావాన్ని సాధించు. రామ, ఇంతకు సారాంశమేమిటంటే బ్రహ్మత్వ ప్రాప్తికి నిష్క్రియాత్మ భావనే ముఖ్య సాధన అని చెప్పాం. నిష్క్రియతత్వమంటే కర్మేంద్రియాలను బగదిస్కొని కూర్చునే తూష్టీం భావమని నువ్వనుకున్నావు. అది పొరపాటని. దీనికి మూలం అనహంభావమని, అనహంభావ సాధన వల్ల అహంభావము అనహంభావము రెండు తొలగిపోతాయని, అప్పుడు నిష్క్రియాత్మ భావన సులభ సిద్ధమవుతుందని నేను తేల్చి చెప్పాను. ఇలాంటి సాధన మొత్తానికి పూర్వరంగంగా ఇంద్రియ నిగ్రహం చాలా అవసరమని కూడా చెప్పాను. ఇది చాలా ప్రధానమైన విషయం. ఈ విషయంలో మహాత్ముడైన భుసుండు పూర్వం ఒక విషయం చెప్పాడు, అది చెబుతా విను.